సూర్యకాంతి పుస్తకం 4వ భాగం. క్రీస్తు శకము 1609లో గెలీలియో అనే ఇటలీ శాస్త్రజ్ఞుడు ఒక చిన్న దూరదర్శినిని నిర్మించాడు. టెలిస్కోప్ ఉపయోగించి చిన్న వస్తువులను పెద్ద వస్తువులుగా చూడవచ్చు మరియు మసకగా అస్పష్టంగా ఉండే వాటిని స్పష్టంగా చూడవచ్చు. గెలీలియో తన టెలిస్కోప్ని ఆకాశం వైపు తిప్పి చూశాడు. తన కళ్ళతో చూసిన దానికంటే పెద్దగా స్పష్టంగా చంద్రుణ్ణి చూశాడు. టెలిస్కోప్ ద్వారా చూసినప్పుడు చంద్రుడి మీద కొండలు మిట్టలు ఉన్నట్లు కనిపించింది. అంటే చంద్రుడు కూడా భూమిలాగే ఒక ప్రపంచం అన్నమాట. తరువాత గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా శుక్రగ్రహాన్ని చూసినప్పుడు అది కూడా చంద్రుడిలాగే కనిపించింది. అది మరో చీకటి ప్రపంచం. శుక్రుడు తన మీద పడిన సూర్యకాంతి పరావర్తనం చెందినప్పుడు మాత్రమే ప్రకాశిస్తాడు. అంటే చీకటిగా ఉండే గ్రహాలన్నీ అరిస్టాటిల్ చెప్పిన ఈథర్తో ఏర్పడలేదు. ఏదేమైనా సూర్యుడు తనంతట తానే ప్రకాశిస్తున్నాడు. అంత మాత్రం చేత ఇది ఈథర్ అవుతుందా? ఒకవేళ ఈథరే గనక అయితే అది తీరుగా పరిపూర్ణంగా ఏ విధమైన మచ్చలు లేకుండా నిష్కళంకంగా ఉండాలి. కానీ గెలీలియో ఇది ఈథర్ కాదు అని నిరూపించగలిగాడు. గెలీలియో తన టెలిస్కోప్ను ఉపయోగించి సూర్యుని మీద చుక్కలు పెట్టినట్లు ఉన్న నల్లని మచ్చలను చూడగలిగాడు. టెలిస్కోప్ ద్వారా ఈ నల్లని మచ్చలను ఆధారంగా చేసుకుని చూస్తూ సూర్యుడు తన అక్షం చుట్టూ తిరుగుతున్నట్టు గమనించాడు. సూర్యుడు తన చుట్టూ తాను పూర్తిగా ఒక చుట్టూ తిరగటానికి 26 రోజులు పట్టింది. ఈ విధంగా గనక జరిగితే సూర్యుడు ఏదో ఒక విధమైన స్థూల పదార్థంతో తయారు చేయబడి ఉండాలి. అంతేగాని నిస్థూలమైన కాంతితో మాత్రం కాదు. గెలీలియో ఈ విధంగా చెప్పినప్పటి నుంచి మనుషులు కూడా దీని గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. సూర్యుడు భూమి చుట్టూ తిరిగేవాడు అని ప్రాచీన కాలంలోని ప్రజలు ఆలోచించారు. ఎందుకంటే భూమి సూర్యుడి చేత సృష్టించబడింది కాబట్టి సూర్యుడే దానిని పరిశీలించి రక్షించటానికి భూమి చుట్టూ తిరిగేవాడు అని అనుకునేవారు. క్రీస్తు శకము 1543లో నికోలస్ కోపర్నికస్ అనే పోలిష్ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక పుస్తకాన్ని రాశాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఆలోచించటానికి గల కారణాలను ఈ పుస్తకం వివరించింది. గెలీలియో కాలంలో చాలామంది ఖగోళ శాస్త్రజ్ఞులు గెలీలియో భావాలని ఒప్పుకున్నారు. దానితో వైజ్ఞానిక లోకంలో సూర్యుడికి ప్రాధాన్యత మరింత పెరిగింది. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం ఖగోళ శాస్త్రజ్ఞులలో బాగా ఎక్కువయ్యింది. ఉదాహరణకి సూర్యుడు భూమి నుంచి ఎంత దూరంలో ఉన్నాడు వంటి ప్రశ్నలు వేయసాగారు. ప్రాచీన కాలంలో గ్రీకులు కూడా ఈ విషయం మీద ఆసక్తి చూపారు. కానీ ఈ దూరాన్ని కొలవటానికి సరైన పరికరాలు వారి వద్ద లేవు. టెలిస్కోప్తో ఈ దూరాన్ని కొలవటం సాధ్యం అయ్యింది. క్రీస్తు శకం 1672లో గియోవాని డొమినికో కసీని అనే ఇటలీ ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు మొట్టమొదటగా సూర్యుడు భూమి నుంచి ఎంత దూరంలో ఉన్నాడో అంచనా వేశాడు. సూర్యుడు భూమి నుంచి ఎవరూ ఊహించలేనంత దూరంలో ఉన్నాడు. భూమి నుంచి 9,29,00,000 మైళ్ళ దూరంలో సూర్యుడు ఉన్నాడని ఇప్పుడు మనకు తెలుసు. సూర్యుడు ఆకాశంలో ఇంత దూరంలో ఉన్నప్పుడే ఇంత పెద్దగా కనిపిస్తున్నాడంటే ఖచ్చితంగా చాలా పెద్ద వస్తువు అయి ఉండాలి. అసలు భూమే ఒక పెద్ద బంతి. దీని వ్యాసం 7,900 మైళ్ళు. సూర్యుడు కూడా బంతిలాగానే ఉన్నాడు. దీని వ్యాసం 8,65,000 మైళ్ళు. అంటే సూర్యుడి వ్యాసం భూమి వ్యాసం కంటే 109 రెట్లు ఎక్కువ.